Book 2 79 79 الصفات 2 విశేషణాలు 2 انا لابس ثوبا ازرق నేను నీలం రంగు దుస్తులు వేసుకున్నాను انا لابس ثوبا احمر నేను ఎరుపు రంగు దుస్తులు వేసుకున్నాను انا لابس ثوبا اخضر నేను ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకున్నాను ساشتري شنطه يد سوداء నేను ఒక నల్ల సంచి కొంటున్నాను ساشتري شنطه يد بنيه నేను గోధుమ రంగు గల ఒక సంచి కొంటున్నాను ساشتري شنطه يد بيضاء నేను ఒక తెల్ల సంచి కొంటున్నాను احتاج لسياره جديده నాకు ఒక కొత్త కారు అవసరం احتاج لسياره سريعه నాకు వేగవంతమైన ఒక కారు అవసరం احتاج لسياره مريحه నాకు సౌకర్యవంతమైన ఒక కారు అవసరం هناك فوق تسكن امراه كبيره السن ఒక ముసలి ఆవిడ పైన ఉంటుంది هناك فوق تسكن امراه سمينه ఒక లావుట ఆవిడ పైన ఉంటుంది هناك تحت تسكن امراه فضوليه ఉత్సుకత కలిగిన ఒక ఆవిడ కింద ఉంటుంది ضيوفنا كانوا ناس لطفاء ما اتيدلو మంచి మనుషులు ضيوفنا كانوا ناس مهذبين ما اتيدلو మర్యాదస్తులైన మనుషులు ضيوفنا كانوا ناس مهمين ما اتيدلو ఆసక్తికరమైన మనుషులు لدي اطفال محبوبون నాకు మనోహరమైన పిల్లలు ఉన్నారు لكن الجيران لديهم اطفال وقحون మా పక్కింటి వాళ్ళకి కొంటి పిల్లలు ఉన్నారు هل اطفالكم مؤدبون మీ పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉన్నారా